నలభే ఏక ప్రాభవశాలిని సం భా ఏక ప్రాభవశాలిని ప్రభోగ్ధానః ప్రాభవం రక్షకత్వం ఏకమనితర సాధారణం చ తత్ ప్రాభవం చ తచ్చాలక ఇతి తథా అథవా ప్రాభవస్య సాపేక్షక ధర్మత్వాతిక పదస్య చ అనన్యగామిత్వార్థస్య సామానాధికరణేన స్వారస్యేన పర్యాలోచ్యమానేన అయమర్థః సూచ్యతే ప్రాభవం చ నియమ్య లోకోద్భవం వినా అనుపపద్యమానం తదంతర్గత తత్కార్యమర్థాపత్య సిద్ధ్యతి తథా చ నటబీజవస్త్వం తర్గత పశ్చాద్ధాని కార్యనత్ కూటస్థా చైతన్య మితి భావః 114 లలితా త్రిసతి భాష్య 115 అథవా ప్రాభనం నామ ఈశ్వరత్వం తదాక్షప్త నియమ్య జగచ్చోపలక్షణ విధయా యస్యేకస్య అఖండ చైతన్యస్య తదేక ప్రాభనం పాదోస్య సర్వాభూతాని ఏకాంశేన స్థితో జగత్ ఇతి శృతి స్మతిభయాం గత్యా ప్రభవోపలక్షితం ఏకం సత్ చిచ్చేతన్యరూపం భూతపూర్వశాలతే ఆవిష్కరోతీతి తథా అథవా ఏకం చ తత్ ప్రాభనం ముఖ్య సార్వభౌమత్వమితి యావత్ ప్రభుత్వ పరంపరాయాః సవిశేషాయాః కుత్రచిత్ పర్యవసానాపశ్యం భావే ఏష సర్వేశ్వర సేన భూతాధిపతి ద్వేష భూతపాల ఇతి శ్రుత్యా అంతర్యామితయా సాక్షాత్కృత్యుత్పాదకత్వ శ్రుత్యా చ ఇతర వాగాద్యన యవ ప్రేరణాతిశయానాం పర్యాప్తి రవాస్త్రీత్యభిప్రాయః తథా చ నిరంకుశ స్వతంత్ర జగత్కారణత్వ రూప తటస్థ లక్షణ లక్ష్మీత వేదాంత సమన్వయ విషీభూత అఖండ సచ్చిదానంద స్వరూప నరదేవత అవశ్యం స్వస్వరు శేనేవ ధ్యాతవ్యేతి నిష్కృష్ణార్థం ఓం ఏక ప్రాభవశాలినే నమః ఆం వి ప్రభువు యొక్క భానము ప్రాభవము రక్షించునది అని భానము అనితర సాధారణమైన ప్రభుత్వ శక్తి పరాదేవి యందు ప్రకాశించునుగాన ఆమె ఏక ప్రాభసశాలిని యను నామము చేత ధ్యాతవ్యురాలగుచున్నది శంకర గ్రంథరత్నావళి అథవా ప్రాభనము అన్యసాపేక్ష ధర్మము గలది అందునలన ఇతకులయందు ఆ ప్రాభనము లేదను నర్థము చెప్పునట్టి ఏక పదమునకు సామానాధికరణ్యము వలన చక్కగా పర్యాలోచన చేయట వలన కలిగిన స్వారస్యము నలన ఈ అర్థము సూచితమగుచున్నది ఈ ప్రాభనము నియమింపదగిన లోక సృష్టి లేకుండా అసంభవము ప్రపంచ సృష్టిలో అంతర్భూతమైన తత్కార్యము ప్రాభనము అర్థాపత్తి ప్రమాణము చేత సిద్ధించుచున్నది కాగా నట మరివి తనమునందు నములు శాఖలు ఓడలతో భవిష్యత్తులో నేర్పడునట్టి వటవృక్ష మనడి కార్యము అంతర్గతమై ఇమిడియుండును కూటస్థ చైతన్యము తత్సదృశమని భాసము బీజము న పక్షాంతరమున ప్రాభసమనగా ఈశ్వరత్వము ఈశ్వరత్వము చేత రచింపబడిన నియమింపదగిన జగత్తు గూడా అపలక్షణ విధాయకమైన ఏకము అద్వితీయము నగు పరిపూర్ణ చైతన్యమునకు గలదు కానా అది ఏక ప్రాభన మనబడును పాదోస్య సర్వభూతాని అను ఛాందోగ్య శృత్రి అనంతకోటి బ్రహ్మాండములో ఉన్న భూతజాతమంతయు అఖండ చైతన్యము యొక్క ఒక పాదమని చెప్పుచున్నది ఏకాంశేన స్థితో జగత్ అను గీతావచనముకుడ పరమేశ్వరుడు ఒక్క అంశతో ప్రపంచమంతయు వ్యాపించి ఉన్నాడని చెప్పుచున్నది ఈ శృతి స్మృతవచనముల వలన 116 లలితా త్రిసతి భాష్యం భూతార్థవాద రీతిలో ప్రాభనము చేతనుపలక్షితమగు ఏకము సత్యము జ్ఞానరూపము నభివ్యక్తము చేయుచున్నది గాన జగన్మాత ఏక ప్రాభవశాలిని యను నామముతో వెలుగొందుచున్నది మయ్యొక పక్షమున ఏకం చ తత్ప్రాభవం చ అని కర్మధారయ సమాసము వలన ఏక ప్రాభవం అను రూపము సిద్ధించును ఏక ప్రాభవమనగా ప్రధానమైన సార్వభౌమత్వమని భాసము లోకమందలి ప్రభుత్వ పరంపర సవిశేష మగుటం చేసి ఎచటనో ఒకచోటున పర్యవసానము నొందుటయని వార్యము ఏష సర్వేశ్వరః ఎనుచు బృహదారణిక శృతి. ఇతడే సర్వేశ్వరుడు, ఇతడే భూతముల కధిపతి, ఇతడే భూతపాలకుడని చెప్పుచున్నది. ఈ శృతివచనానుసారము అంతర్యామిత్వము చేతను సాక్షాత్కారము కలిగించువాడు అనుయుక్తి చేతను ఇతర వాగాది ఇంద్రియముల ప్రేరణతి శయము యొక్క పరిసమాపి ఈ పరమేశ్వరి ఎందే గలదని భానము కాగా, ఆ పరమేశ్వరియే ఈ జగత్తుకు నిరంకుశ స్వతంత్ర కారణము, తద్రూపమైన తటస్థ లక్షణము చేనుపలక్ష్మీతయు వేదాంతవాక్య సమన్వయమునకు విషయభూతురాలు నైన పరదేవత అఖండ సచ్చిదానంద స్వరూపిణియే. సచ్చిదానంద స్వరూపిణీయగు పరాదేవి అవశ్యము స్వస్వరూపముగానే ధ్యానింపదగనదని సారాంశము ఉపాసకుడు అభేద బుద్ధితో పరమేశ్వరిని ధ్యానింపవలయనని భావము. 117 శంకర గ్రంథరత్నాపాళి విసే మహేశ్వరే మహేశ్వరే వా జగతా మధిస్వగే జనార్దనే వా జగదంతరాత్మననస్తుభేద ప్రతిపత్తిరస్తి మే తథాపి భక్తి స్తరుణేందు శేఖరే అని జ్ఞానము సలనా అని అప్పయ్య దీక్షితులు చెప్పినారు. విష్ణురూపము ప్రపంచ సంబంధము కలది, శివస్వరూపము ప్రపంచాతీతము అనగా అఖండ చైతన్యము. చైతన్యము ఏకము భిన్నము కాదు, అయినను ఈశ్వరానుగ్రహము వలనగాని జ్ఞానముగాని ఈ శరీరములో ఉన్న విష్ణు స్వరూపము తెలిసినప్పుడు ఈ జడ శరీరములో అంతర్యామియ్యున్న విష్ణురూపము శివరూపమే ఎని విదితమగును. సిన విష్ణు స్వరూపములలో భేదము లేకపోయినను విష్ణువు జడమైన ప్రాణి కర్మాదులతో గలసి యుండును. అట్టి విష్ణు స్వరూపముతో వైక్యమగుట కంటే ఇది తెలుసుకొని త్యజింపవలయును. అప్పుడు అఖండము నిగ్గుణము త్రిపాద్విభూతి సంపన్న బ్రహ్మస్వరూపమునైన శివునియందే నాచి తము భక్తి ప్రసన్నమై యుండును. అదియే మోక్షమని భానము.